దృశ్యమును ఉపేక్షించుట. ఛాయవ పుంసః పరిదృశ్యమానమాభాస రూపేణ ఫలానుభూత్యా శరీరమారాక్షవన్నీ రస్తం పునర్నా సంధత్త ఇదం మహాత్మా. 414. మహాత్మా బ్రహ్మభావమును పొందిన పురుషుడు ఫలానుభూత్యా ఫలం అనగా అఖండాకారమగు వృత్తిచే ఆవరణము తొలగగా అభివ్యక్త మగు స్వరూప చైతన్యము దాని యొక్క అనుభవమనెడు హేతువుచే ఆభాసరూపేణ సర్పము విడిచిన కుబసము సర్పమువలె కనబడినట్లు ఇతరుల దృష్టిలో ఆభాసరూపమున పుంసః పురుషుని యొక్క ఛాయవ నీడవలె పరిదృశ్యమానం దేహపాత మగునంతవర్కును పూర్వము నందువలె కనబడుచున్నదియు సపపత్ శవమువలె ఆరాత్ దూరముగ నిరస్తం విడువబడిన ఇదం ఈ శరీరం శరీరమును పునః మరల నసందత్తే కూర్చుకొనడు అనగా శరీరము భాసించుచున్నను దానియందు ఘటాధికమునందువలె అహంకారాధికము చేయక దాని విషయమున ఉదాసీనుడుగా ఉండునని యర్థము. సతతవమల బోధానందరూపం స్వమేత్య త్యజ జడమల రూపోపాధిమేతం సుదూరే అథ పునరపి నైవ స్మర్యతాం వాస్తవస్తు స్మరణ విషభూతం కల్పతే కుత్సనాయ. 474. శ్రీ వివేక చూడామణి అసతత వినరటోధానందరూపం నిత్యనిర్మల ప్రకాశానంద రూపమైన బ్రహ్మను స్వం ఏత్య స్వస్వరూపమునుగా పొంది జడమల రూపోపాధిం జడము మలరూపము అయిన ఉపాధిగానున్న ఏతం ఈ స్థూల శరీరమును సుదూరే చాలదూరమున త్యజ విడువుము అథాటు పిమ్మట అనగా నేనే సచ్చిదానందరూపమ్మగు బ్రహ్మను అనుజ్ఞానము కలిగిన పిమ్మట పునర్పి మరల నైవ స్మర్యతాం స్మరింపబడకుండుగాక ఆ శరీరమును స్మరింపవలదు వాస్తవస్తు వాంతి చేసుకొనిన పదార్థము స్మరణ విషయభూతం స్మరణమునకు విషయమైనదే దానిని స్మరించినచో కుత్సనాయ కల్పతే తనకే ఏహ్యభావమును లేదా పరుల ద్వారా నిందను కలిగించును మలినమైన వస్తువును స్మరించినచో వికారము కలుగునుగాన దానిని స్మరింపరాదు కదా. విడిచిన చెడు పదార్థమును గూర్చి స్మరించువానిని లోకమున ఇతరులు కూడా నిందింతురు. సమూలమేతం పరిదహ్య వహ్నో సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే తతః స్వయం నిత్య విశుద్ధబోధానందాత్మన తిష్ఠతి విద్వరిష్ఠః. 416. సదాత్మని కాలత్ర్యాచాధ్యమైన స్వరూపము కలదియు నిర్వికల్పే భేదరహితమును అగు బ్రహ్మణి బ్రహ్మయందు ఏతం ఈ స్థూలదేహమును సమూలం అజ్ఞానసహితముగా పరిదహ్య నిశేషముగ కాల్చివేసి తతః అటు పిమ్మట విద్వరిష్ఠః విద్వాంసులలో శ్రేష్ఠుడగువాడు స్వయం తాను నిత్య విశుద్ధ బోధానందాత్మన నిత్యము శుద్ధము జ్ఞానరూపము ఆనందరూపము అగు ఆత్మతో తిష్ఠతి ఉండును. అతనికెప్పుడునూ అనాత్మవస్తువుల భావము ఉండదని భావము. ప్రారబ్ధసూత్రగ్రథితం శరీరం ప్రయాతు వా తిష్ఠతు గోరివ ప్రక్ న తత్పునః పశ్యతి తత్వవేత్తానందాత్మన బ్రహ్మణి లీనవృత్యః. 417. దృశ్యమునుపేక్షించుట. 475. గృచ్ఛ ప్రారబ్ధసూత్రగ్రథితం ప్రారబ్ధమనెడు సూత్రమనే ఐడిసే ఏర్పడిన శరీరం శరీరము గోహ గోపి యొక్క ప్రమాలవలె ప్రయాతువా పోనిమ్ము తిష్ఠతువా ఉండనిమ్ము అనంవాత్మన ఆనందస్వరూపములో బ్రహ్మణి బ్రహ్మయందు ఒకటవ వృత్తి అహలీనమైన మనోవృత్తి గల తత్వవేత్త తత్వవేత్త తద్దానిని పవహ మరల నపశ్యతి చూడదు. అలంకరణార్థమై సూత్రముచే గృచ్చి మెడలో వేసిన మాలలేదాత్రాడు ఉన్నను పడిపోయినను గోవునకు ఏ విధముగ దానిపై కృష్టి ఉండదో అటులే తత్వసాక్షాత్సారము కలుగుటకు పూర్వము అతనికి కలుగు సుఖదుహఖాదుల అనుభవమునకు నిమిత్తముగనుండి ఇప్పుడు అతనికి అభిమానము లేకపోయినను ఆయనకు సంబంధించి కట్లుగా భావింపబడుచున్నదియు ప్రారబ్ధకర్మచే నిర్మితమైనదియు నగు శరీరము బ్రహ్మసాక్షాత్కారము కలిగిన పిమ్మట ప్రయాతు మరణించిన మరణించుగాక, లేదా తిష్టతు ప్రాణముతో నుండుగాక. తత్వవేత్త ఆత్మయథాత్మ్యమును తెలుసుకొనిన జ్ఞాని ఆ శరీరమును పునః తనకు బ్రహ్మతత్వజ్ఞానము కలిగిన పిమ్మట చూడడు. అనస్తాత్మన బ్రహ్మణి లీనవృత్తి అనునది అందులకు కారణము. వృత్తి బయటకు పోవుటకు కారణము అనందాత్మన అనునది. మనోవృత్తి అనావృతానంద స్వరూపమున లీనమైపోయిన పిదవ మనస్సు నాకు బహిర్ముఖత్వమెట్లుండును, నాకెల్లప్పుడును అవిచ్ఛిన్నమగు ముఖము కలుగుగాక అనెడు ఇచ్ఛ తీరిపోయినది. అందుచే నిత్యము నిరతిశయము అగు సుఖమును పొంది తద్రూపమున లీనమైపోయిన ఈ విషయమునే కసాం మనస్సు మరల బహిర్ముఖము కాదు. పరానంద రసానుభూతిం ఇత్యాది శ్లోకమున 523 చెప్పనున్నారు. అవి ఉత్తరార్ధములో చెప్పిన న తత్పునః పశ్యతి అను దానికి అపపత్తి చూపుచున్నారు. 478 శ్రీ వివేక చూడామణి అఖడ్డానందమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః కిమిచ్చన్ కస్య వాహేతోర్దేహం పుష్టాతి తత్వవిత్. 418 తత్వవిత్ తత్వవేత్త అభిద్దానందం అఖండానంద స్వరూపమైన ఆత్మానం ఆత్మను స్వస్వరూపతః తన స్వరూపముగా విజ్ఞాయ తెలుసుకొని కిమిచ్చన్ ఏమి కోరుచు, కన్యవా హేరోహ ఏ హేతువు వలన అనగా ఏ ఫలమునుద్దేశించి దేహం దేహమును పుష్టాతి పోషించును, ఏదైన కావలెనని కోరికయున్నచో అప్రాప్త మగు దానిని సంపాదించుటకై ప్రయత్నము చేయవచ్చును, దేహము లేకుండా ప్రయత్నము చేయ శక్యము కాదుగాన దేహమును కూడా పోషింపవచ్చును, కోరికయే లేనిచో ఏ ఫలమునుద్దేశించి దేహపోషణము చేయును. ఈ విషయమును ఆత్మానం చేద్విజానీయ దయమస్మితి పూరుషః కిమిచ్ఛన్ కస్య కామాయ శరీర మనుసంజ్వరేత్ ఈ ఆత్మయే నేను అని గ్రహింపగలిగినచో పురుషుడు ఏమి అభిలషించు, ఏ కామమును సంపాదించుకొనుటకై ఈ శరీరముతో పాటు బాధపడుచుందును అని శృతి కూడా బోధించుచున్నది.